ప్రథమాష్టక ప్రారంభ బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం క్షత్రకం సంధత్తం తన్మే జిన్వతం ఇషకం సంధత్తం తాం మే జిన్వతం ఊర్జకం సంధత్తం తాం మే జిన్వతం రయికం సంధత్తం తాం మే జిన్వతం పుష్టికం సంధత్తం తాం మే జిన్వతం ప్రజాకం సంధత్తం తాం మే జిన్వతం పశూన్ సంధత్తం తాన్ మే జిన్వతం స్తుతోసి జనసాః దేవాస్త్వా శుక్రవాః ప్రణయంతు సువీరాః ప్రజా ప్రజనయన్ పరీః శుక్రశుక్రశోజుషా స్తుతోసి జనసాః దేవాస్త్వా మన్సిపాః ప్రణయంతు సుప్రజా ప్రజా ప్రజనయన్ పరీః మన్సి మన్సి శోజుషా సంజగ్మానౌ దివా పృథివ్యాయుః సంధత్తం తన్మే జిన్వతం ప్రాణకం సంధత్తం తం మే జిన్వతం అపానకం సంధత్తం తం మే జిన్వతం యానకం సంధత్తం తం మే జిన్వతం చక్షుః సంధత్తం తన్మే జిన్వతం శ్రోత్రకం సంధత్తం తన్మే జిన్వతం మనః సంధత్తం తన్మే జిన్వతం వాచకం సంధత్తం తాం మే జిన్వతం ఆయుస్థ ఆయుర్మేధత్తం ఆయుర్యజ్ఞాయ ధత్తం ఆయుర్యజ్ఞపదకే ధత్తం ప్రాణస్థ ప్రాణం మే ధత్తం ప్రాణయజ్ఞాయ ధత్తం ప్రాణయజ్ఞపదకే ధత్తం చక్షుశ్చక్షుర్మే ధత్తం చక్షుర్యజ్ఞాయ ధత్తం చక్షుర్యజ్ఞపదకే ధత్తం శ్రోత్రజ్ఞస్థ శ్రోత్రం మే ధత్తం శ్రోత్రయజ్ఞాయ ధత్తం శ్రోత్రయజ్ఞపతకే ధత్తం తౌ దేవో శుక్రామన్సినౌ కల్పయతం దైవేర్విషః కల్పయతం మానుషేః విషమోర్జమస్మాసు ధత్తం ప్రాణాన్ పశుషు ప్రజాం మయి చ యజమానే చ నిరస్తః షండః నిరస్తో మర్కః అపనర్తౌ షండామర్కౌ సహామునా శుక్రస్య సమిదసి మన్సినస్య సమిదసి సప్రథమ సంకృతిర్విశ్వకర్మా సప్రథమో మిత్రవరుణోగ్నిః సప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్ అస్మాగింద్రాయ సుతమాజుహోమి కృత్తికా స్వగ్నిమాదధీత ఏతద్వాగ్నేర్నక్షత్రం యత్కృత్తికాః స్వాయామేవైనం దేవతాయ మాధాయ బ్రహ్మవర్చసి భవతి ముఖం వా ఏతన్నక్షత్రాణాం యత్కృత్తికాః యః కృత్తికా స్వగ్నిమాధత్తే ముఖ్యయేవ భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిత్యపచాయంతి గృహాన్ హతాహుకో భవతి ప్రజాపతిరోహిణ్యామగ్నిమసృజత తం దేవారోహిణ్యామాదధర తదో వైదే సర్వాన్ రోహానరోహన్ తద్రోహిణ్యే రోహిణి త్వం యో రోహిణ్యామగ్నిమాధత్తే వృద్ధోత్వా సర్వాన్ రోహాన్ రోహతి దేవా వై భద్రా సంతోగ్నిమాధిసంద తేషామనాహితోగ్నిరాధీత్ అథైభ్యో వామం వస్వపాక్రామత్ తే పునర్వస్వో రాదధత తదో వేతాల వామం వసూపావర్తత యః పురా భద్రః సన్ పాపీయాన్ స్యాత్ స పునర్వస్వోరగ్నిమాదధీత పునరేవైనం వామం వసూపావర్తతే భద్రో భవతి యః కామగే తదానకామానే ప్రజాస్యురితి స పూర్వయో ఫల్గుణ్యోరగ్నిమాదధీత అర్యం నో వా ఏతన్నక్షత్రం యత్పూర్వే ఫల్గుణి అర్యమే దితమాహుర్యో దదాతి దానకామాస్మై ప్రజాభవంతి యః కామగేత భగే స్యామిది స ఉత్తరయోర్ఫల్గుణ్యోరగ్నిమాదధీత భగస్య వా ఏతన్నక్షత్రం యదుత్తరే ఫల్గుణి భగ్యే భవతి కాలకంచా వై నామాసురాసన్ తేసు వర్గాయ లోకాయాగ్నిమచిన్వత పురుషయిష్టకాముపాదధాత్ పురుషయిష్టకాం స ఇంద్రో బ్రాహ్మణో బ్రువాణయిష్టకాముపాధత్త ఏషా మే చిత్రాణామేతి తేసు వర్గం లోకమా ప్రారోహన్ స ఇంద్రయిష్టకామావృషత్ దేవాగీర్యంత ఏవాగీర్యంత తపూర్ణావభయోభవన్ ద్వౌద పతతాం తౌ దివ్యౌ శ్వానావభవతాం యోభ్యాదుర్వ్యవాన్ స్యాత్ సచిత్రాయామగ్నిమాదధీత అవగీర్యైవ భ్రాతుర్వ్యాన్ ఓజోపలమింద్రియం వీర్యమాత్మన్ ధత్తే వసంతా బ్రాహ్మణోగ్నిమాదధీత వసంతో వై బ్రాహ్మణస్యర్థో స్వగేవైన మృతామాధాయ బ్రహ్మవర్చసి భవతి ముఖం వాహేతదూనాం యద్వసంతః యో వసంతాగ్నిమాధత్తే ముఖ్యదేవ భవతి అథో యోనిమంతమేవైనం ప్రజాతమాధత్తే గ్రీష్మేరాజన్య ఆదధీత గ్రీష్మో వేరాజన్యస్యర్థో స్వయమైన మృతాబాధాయ ఇంద్రియావై భవతి శరదివైశ్యాదధీత శరద్వైవైశ్యస్యర్థో స్వయమైన మృతాబాధాయ పశుమాన్ భవతి న పూర్వయోత్ఫల్గుణ్యోరగ్నిమాదధీత ఏషా వేజఘన్యా రాత్రిస్తంవత్సరస్య యత్పూర్వే ఫల్గుణే వృష్టితగేవ సంవత్సరస్యాగ్నిమాధాయ పాపీయాన్ భవతి ఉత్తరయోరాదధీత ఏషా వే ప్రథమా రాత్రిస్తంవత్సరస్య యదుత్తరే ఫల్గుణే ముఖదగేవ సంవత్సరస్యాగ్నిమాధాయ అసీయాన్ భవతి అథో ఖలు యదైవైనం యజ్ఞముపనమేత్ అసాదధీత సైవాస్యర్థిః ఉద్ధంతి యదేవాస్యామేధ్యం తదపహంతి అపోవోక్షదిశాంతైః సిగతానివపతి ఏతద్వా అగ్నేర్వైష్వానరస్య రూపం రూపేణైవ వైష్వానరమవరుంధే ఊషాన్యవపతి పుష్టిర్వా ఏషా ప్రజననం ఎదూషా పుష్ట్యామేవ ప్రజననేగ్నిమాధత్తే అథో సంజ్ఞానమేవ సంజ్ఞానగ్రహ్యేతత్పశూనాం ఎదూషా ద్యావా పృథివీ సహాస్తాం దేవియతి అబ్రూతాం అస్తే మనౌ సహ యజ్ఞయమితి యదముష్యా యజ్ఞయమాసీత్ తదస్యామదధాత్ తవూషా అభవన్ ఎదస్యా యజ్ఞయమాసీత్ తదముష్యామదధాత్ తదశ్చంద్రమసి కృష్ణం ఊషాన్నివపన్నతోధ్యాయేత్ యావా పృథివ్యోరేవ యజ్ఞయజ్ఞమాధత్తే అగ్నిర్దేవేభ్యో నిలాయత ఆఘోరూపం కృత్వా స పృథివీం ప్రావిశత్ సభూతే కుర్వాణః పృథివీమనుసమచరత్ తదా కుశలేషమభవత్ యదా కుశలేషకం సంభారో భవతి యదేవాశ్వదత్తన్యక్తం తదేవావరుంధే ఊర్జం వాగేతకం రసం పృథివ్యా ఉపదేకా ఉద్దిహంతి యద్వల్మీకం యద్వల్మీకమపాసం భారో భవతి ఊర్జమేవ రసం పృథివ్యా అవరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగ్రహ్యేతత్ పృథివ్యాః యద్వల్మీక అవధిరో భవతి యగేవం వేద ప్రజాపతి ప్రజా అసృజత తాసామన్నముపాక్షీయత తాభ్యస్తూదముపప్రాభినత్ తో వై తాసామన్నన్నాక్షీయత యస్య సూతః సంభారో భవతి నాస్య గృహేన్నం క్షీయతే ఆపో వా ఇదమగ్రేసలిలమాసీత్ తేన ప్రజాపతిరశ్రామ్యత్ కథమిదగ్ర స్యాదితి సోపశ్యత్ పుష్కర పర్ణం తిష్టతే సోమన్యత అస్తి వైతతే యస్మిన్నిలమధితిష్ఠతీతి సవరాహో రూపం కృత్వోపన్యమజ్జతే స పృథివీమధాక్షతే తస్యా ఉపహత్యోదమజ్జతే తత్పుష్కర పర్ణే ప్రథయతే యద ప్రథయతే తత్పృథివ్యై పృథివిత్వం అభూద్వా ఇదమితి తద్భూమ్యై భూమిత్వం తాన్ నిశోనివాదస్తమవహత్ తాగుం శర్కరాభిరతగుంహత్ శంబైనా భూతితి తచ్చర్కరాణాగుం శర్కరత్వం యద్వరాహవిహితగుం సంభారో భవతి అస్యామేవాశం వట్కారమగ్నిమాధత్తే శర్కరాభవం త్రిధృత్తే అథో శంపాయ సరేతాగ్నిరాధేయుత్యాహు ఆపో వరుణస్య పత్నయాసన్ తాగ్నిరభ్యధ్యాయతే తాః సమభవత్ తస్సరేతః పరావతత్ తద్ధిరణ్యమభవత్ యద్ధిరణ్యముపాశ్యతి సరేతసమేవాగ్నిమాధత్తే పురుషయన్వై స్వాద్రేతసో బీభత్సద ఇత్యాహో ఉత్తరత ఉపాస్యత్యబీభత్సాయై అధిప్రయచ్చతి ఆగ్నిమేవాధిప్రయచ్చతి అగ్నిర్దేవేభ్యో నినాయత అశ్వరూపం కృత్వా సోశ్వత్థే సంవత్సరమతిష్ఠతే తదశ్వత్థస్యాశ్వత్థత్వం యదాశ్వత్థ సంభారో భవతి యదేవాసృతన్యక్తం తదేవావరుంధే దేవావాహూర్జం వ్యభజంత తద ఉదుంబర ఉదతిష్టతే ఊర్వా ఉదుంబర యద ఉదుంబర సంభారో భవతి ఊర్జమేవావరుంధే ప్రియస్యామితో దివిసోమాసీత్ గంగాయత్రి ఆహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే దేవా వై బ్రహ్మన్న వదంత తత్పర్ణ ఉపాసనోత్ శుశ్రభావై నామ యత్పర్ణమయః సంభారో భవతి బ్రహ్మవర్తమేవావరుంధే ప్రజాపతిరగ్నిమసృజత స్వాభిభేత్రమాధక్షతీతి తగుం సంన్యాసమరితే తచ్చమ్యైషమిత్వం యచ్చమీమయః సంభారో భవతి శాంత్యా ప్రదాహాయ అగ్నే సృష్టస్య గతః ప్రియంగతం భార్చతే యద్వైకంగతః సంభారో భవతి భా ఏవావరుంధే సహృదయోగ్నిరాధేయమిత్యాహుః మరుతోద్భిరగ్నిమతమయన్ తస్య తాంతస్య హృదయమాచ్ఛిందన్ సా శనిరభవత్ యదశనిహతస్య వృక్షస్య సంభారో భవతి సహృదయమేవాగ్నిమాధత్తే ద్వాదశవిక్రామేష్వగ్నిమాదధీత ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరా దేవేనమ వరుధ్యాధత్తే యద్వాదశవిక్రామేష్వాదధీత పరిమితమవరుంధీత చక్షుర్నిమిత ఆదధీత యద్వాదశ విక్రామా ఇది పరిమితం చైవాపరిమితం చావరుంధే అనృతం వై వాచా వదతి అనృతం మనసా ధ్యాయతి చక్షుర్వై సత్యం అద్రాహ అదర్శమిది తత్సత్యం యశ్చక్షుర్నిమితేగ్నిమాధత్తే సత్యే వై నమాధత్తే తస్మాదాహిరాగ్నిర్నానృతం వదేత్ నాస్య బ్రాహ్మణో నాశ్వాన్ గృహే వసేత్ సత్యేహ్యశ్చాగ్నిరాహితః ఆగ్నేయీ వై రాత్రిః ఆగ్నేయా పశవః ఐంద్రమహః నక్రంగారిహపత్యమాదధాతి పశూనేవావరుంధే దివాహమనీయం ఇంద్రియమేవావరుంధే అర్ధోదితే సూర్యాహవనీయమాదధాతి ఏతస్మిన్ వై లోకే ప్రజాపతిః ప్రజా అసృజత ప్రజా ఏవ తద్విజమానసృజతే అథో భూతం చైవ భవిష్యచ్చావరుంధే ఇలా వై మానవీయ జ్ఞానో కాశిం న్యాసీత్ సాశృణోత్ అసురా అగ్నిమాదధత ఇది తదగచ్చత్ తాహవనీయమగ్ర ఆదధత అథకారిహపత్యం అథాంగాహార్యవజనం సాబ్రవీర ప్రదేశే సాశ్రీరగాత్ భద్రా భూత్వా పరా భవిష్యంతీతి యస్యేవమగ్నిరాధీయతే ప్రదేశస్య శ్రీరేతి భద్రా భూత్వా పరా భవతి సాశునోత్ దేవా అగ్నిమాదధత ఇది తదగచ్చత్ హేన్వాహార్యవచనమగ్ర ఆదధత అథకారిహపత్యం అచాహవనీయం సాబ్రవీత్ ప్రాచ్యేషాభిశ్రీరగాత్ భద్రా భూత్వా సువర్గం లోకమేష్యంతి ప్రజాంతులవేక్ష్యంత ఇది యస్యేవమగ్నిరాధీయతే ప్రాచ్యశ్రీరేతి భద్రో భూత్వా సువర్గం లోకమేతి ప్రజాంతున విందతే సా ప్రవేది డామనం తథా వాహంత వాగ్నిమాధాస్యామి యథా ప్రజయా పశుభిర్మిథునైర్జనిష్యసే ప్రత్యస్మిన్ లోకే స్థాస్యసి అభిసువర్గం లోకం జేష్యసీతి గారిహపత్యమగ్రాదధాత్ గారిహపత్యం వాను ప్రజా పశవః ప్రజాయంతే గారిహపత్యేనైవాస్మై ప్రజాన్ పశూన్ ప్రాజనయత్ అతాల్వాహార్యవచనం త్రియ్యంగివవా అయం లోకః అస్మిన్నేవ తేన లోకే ప్రత్యతిష్ఠతి అథాహవనీయం తేనైవ సువర్గం లోకమభ్యజయతే యస్యైవమగ్నిరాధీయతే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ప్రత్యస్మిల్లోకే తిష్ఠతి అభిసువర్గం లోకం జయతి యస్య వా యథా దేవతమగ్నిరాధీయతే ఆ దేవతాభ్యోవృష్టతే పాపీయాన్భవతి యస్య యథా దేవతం న దేవతాభ్యావృష్టయే వసీయాన్భవతి భృగూణాన్త్వాంగిరసాం ప్రదమతే వ్రతేనాథామేతి భృగ్వంగిరసామాదధ్యాత్ ఆదిత్యానాం త్వా దేవానాం ప్రదమతే వ్రతేనాథామేత్యన్యాసాం బ్రాహ్మణీనాం ప్రజానాం వరుణస్య త్వారాజ్ఞో ప్రదమతే వ్రతేనాథామేతి రాజ్ఞః ఇంద్రస్య త్వేంద్రియేణ ప్రదమతే వ్రతేనాథామేతి రాజన్యస్య మనోస్వాగ్రామణ్యో ప్రదవతే వ్రతేనాథామీతి వైశ్వస్య ప్రభూణాం త్వా దేవానాం ప్రదవతే వ్రతేనాథామీతి రథకారస్య యథా దేవతమగ్నిరాధీయతే న దేవతాభ్యావృశ్యతే వసీనాన్ భవతి ప్రజాపతిర్వాచః సత్యమపశ్యత్ తేనాగ్నిమాధత్త తేన వైశార్ధ్నోత్ భోర్భువస్సు పరిత్యాహ ఏతద్వై వాచసః సత్యం ఏతేనాగ్నిమాధత్తే రుద్ధ్రాత్యేవ అథో సత్యప్రాశూరేవ భవతి అథో ఏవం విద్వానభిచరతి స్మృణుత ఏవైనం భూరిత్యాహ ప్రజా ఏవ తద్యజమానస్తుజతే భువ ఇత్యాహ అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి సువ ఇత్యాహ సువర్గ ఏవ లోకే ప్రతిష్ఠతి త్రిభిరక్షదైర్గార్హపత్యమాదధాతి త్రయమే లోకాః యేష్వేవైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే సర్వై పంచభిరాహవనీయం సువర్గాయ వాగేషు లోకాయాధీయతే యదాహవనీయః సువర్గ ఏవాస్మై లోకే వాచః సత్యం సర్వమాప్నోతి త్రిభిర్గార్హపత్యమాదధాతి పంచభిరాహవనీయం అష్టౌ సంపద్యంతే అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిః యావానేవాగ్నిః తమాధత్తే ప్రజాపతిః ప్రజా అసృజత తాస్మాత్ సృష్టా పరాచీరాయన్ తాభ్యోజ్యోతిరుదగృహ్ణాత్ తంజ్యోతిః పశ్యంతి ప్రజా అభిసమావర్తంత ఉపరేభాగ్నిముద్గృహ్ణీయాదుద్ధరన్ జ్యోతిరేవ పశ్యంతి ప్రజా యజమానమభిసమావర్తంతే ప్రజాపతే రక్షస్వయత్ తత్పరాపతత్ తదశ్వభవత్ తదశ్వస్యాశ్వత్వం దేశవై ప్రజాపతిః యదగ్నిః ప్రజాపత్యోశ్వః యదశ్వం పురస్తాన్నయతి స్వమేవ చక్షుః పశ్యన్ ప్రజాపతిరనూదేతి భద్రీవా ఏషః యదశ్వః యదశ్వం పురస్తాన్నయతి జాతానేవ భ్రాతృభ్యాన్ ప్రణుదతే పునరావర్తయతి జనిష్యమానానేవ ప్రతినుదతే న్యాహవనీయోగార్హపత్యమకామయత నిగార్హపత్యాహవనీయం తౌ విభాజన్నాశక్నోత్ సోష్వపూర్వమాద్భూత్వా ప్రాంచం పూర్వముదవహత్ తత్పూర్వవాహ పూర్వవాత్వం యదశ్వం పురస్తాన్నయతి విభక్తిరేవైన యోస్సా అథో నానావీర్యావేవైనో కురుతే యదుపర్యుపరిశిరోహరేత్ ప్రాణాన్ విచ్ఛిన్యాత్ అథో శిరోహరతి ప్రాణానాంగోపీఠాయ యత్యగ్రే హరతి అథేయత్యథేయతి రేణిమే లోకాః ఏష్మేవైనం లోకేషు ప్రతిష్ఠితమాసత్తే ప్రజాపతిరగ్నిమసృజత స్వామిభేత్రమాధక్షతీతి తస్య త్రేధా మహిమానం వ్యౌహరే శాంత్యా అప్రదాహాయ యత్రేధాగ్నిరాధీయతే మహిమానమేవాసృజద్యూహతి శాంత్యా అప్రదాహాయ పునరావర్తయతి మహిమానమేవాస్య సందధాతి పశుర్వాదేశః యదశ్వః యదరుద్రః యదగ్నిః యదశ్వస్య పదేగ్నిమా దధ్యాత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానః స్యాత్ యన్నాక్రమయేత్ అనవరుద్ధాస్య పశవః స్యుః పార్శ్వద ఆక్రమయేత్ యథాహితస్యాగ్నేరంగారాభ్యవవర్తేరన్ అవరుద్ధాస్య పశవో భవంతి రుద్రాయాపి దధాతి త్రీణి హవేగం శనిర్వపతి విరాజ ఏవ విక్రాంతయ్యజమానో విక్రమతే అగ్నయే భవమానాయ అగ్నయే పావకాయ అగ్నయే శుచయే యదగ్నయే భవమానాయ నిర్వపతి పునాత్యేవైనం యదగ్నయే పావకాయ భూతదేవాస్మిన్నన్నాద్యం దధాతి యదగ్నయే శుచయే బ్రహ్మవర్చసమేవాస్మిన్నుపరిష్టాద్దధాతి దేవాసురాః సంయత్తాసన్ తే దేవా విజయముపయంతః అగ్నౌ వామం వసన్యదధత ఇదము నా భవిష్యతి ఇది నో జేష్యంతీతి తదగ్నిమశక్నోత్ తత్రేషా విన్యదధాత్ అశుతృతీయం అప్సుతృతీయం ఆదిత్యే తృతీయం తద్దేవా విజిత్య పునరవారుత్సంత హేమానాయ పురోడాశమష్టాకపాలనిరవపన్ పశవో వాగ్నిః పవమాన ఏ పశుశ్వాసీత్ ప్రత్యేనావారుంధత హేమ్యజ పావకాయ ఆపో వా అగ్నిః పావక యదేవాశ్వాసీత్ ప్రత్యేనావారుంధత హేమ్యజే అసౌ వా ఆదిత్యోగ్నిశ్రుతి యదేవాదిత్య ఆసీత్ ప్రత్యేనావారుంధత బ్రహ్మవాదినా వదంతి త్వనవో వా వైతాగ్న్యాధేయస్య ఆగ్నేయో వా అష్టాకపాలోగ్న్యాధేయమిది యత్తన్నిర్వపేత్ నైతాని యథాత్మా స్యాత్ నాంగాని తాదృగే వదత్ యదేతాని నిర్వపేత్ నరం యథాంగాని స్యుః నాత్మా తాదృగే వదత్ ఉభయాని సహ నిరుప్యాని యజ్ఞస్య సాత్మత్వాయ ఉభయం వా ఏతస్యేంద్రియం వీర్యమాప్యతే యోగ్నిమాధత్తే ఐంద్రాగ్నమేకాదశకపాలమనుర్భవేత్ ఆదిత్యం జలం ఇంద్రాగ్నేవై దేవానామయాతయామానౌ దేవతే అయాతయామ్ని తాభ్యామేవాస్మా ఇంద్రియం వీర్యమవరుంధే ఆదిత్యో భవతి యం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠతి ధేన్వైవ ఏతద్రేతః యదాజ్యం అనృహస్తండునాః విధనమేవావరుంధే ఘృతే భవతి యజ్ఞస్యారూక్షాన్తత్వాయ తత్వారారిభేజా ప్రాశ్నంతి విశామేవ జ్యోతిషుజుహోతి పశవో వా ఏతాని హవీగుంషి ఏష రుద్రః యదగ్నిః సద్యగేతాని హవీగుంషి నిర్వపేత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమాన స్యాత్ యన్నాని నిర్వపేత్ అనవరుద్ధాస్య పశవః స్యుః ద్వాదశరాత్రేష్వర నిర్వపేత్ సంవత్సర ప్రతిమా వై ద్వాదశరాత్రయః సంవత్సరేణైవాస్మై రుద్రగుంశమగిత్వా పశూనవరుంధే ఎదేకమేకమేతాని హవేగుంషి నిర్వపేత్ యథాన్యామపణాని పూరయేత్ తాదిత్త న ప్రజననముచ్చిగుంషేత్ ఏకం నిరూప్య ఉత్తరే సమస్యేత్ తృతీయమేవాస్మై లోకముచ్చిగుంషతి ప్రజననాయ తమ్ ప్రజయా పశుభిర్న ప్రజాయతే అసో యజ్ఞస్తైవైషాభిక్రాంతిః అథశర్క్రం ప్రవర్తయతి మనుష్యరథేనైవ దేవరథం ప్రత్యవరోహతి బ్రహ్మవాదినా వదంతి హోతవ్యమగ్నిహోత్ర జుభుయాద్ అయథా పూర్వమాహుతేజుభుయాద్ ఎన్న జుభుయాద్ అగ్ని పరా భవేత్ తూష్ణీమేవ హోతవ్యం యథా పూర్వమాహుతేజుభూతి నాగ్ని పరా భవతి అగ్ని చేత దాతి అగ్నిముఖానేవ తోన్ ప్రీణాతి ఉపవర్ధనం దాతి రూపానామవరుధ్యై అశ్వం బ్రహ్మణే ఇంద్రియమేవావరుంధే ధేనుగుంభోత్రే ఆశ్రయేవావరుంధే అనడ్వాహమధ్వర్యవే వన్నిర్వా అనడ్వాన్ వన్నిరధ్వర్యో వన్నినైవ వన్నియజ్ఞస్యావరుంధే మిథునో గావో దదాతి మిథునస్యావరుద్ధ్యై వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతా ప్రీణాతి ఆ ద్వాదశభ్యో దాది ద్వాదశమాసా సంవత్సర సంవత్సర ప్రతిష్టతి కామమూర్ధ్వందేయం అవరిమిదస్యావరుద్ధ్యై ఘర్మశిరస్తదయమగ్ని సంవయ పశుభిర్భవతే ఛర్దిస్తోకాయతనయాయక్ష వాద ప్రాణస్తదయమగ్ని సంవయ పశుభిర్భవతే స్వజితంతోకాయతనయాయ పితుంపచ ప్రాచేమున ప్రతిశంపే విద్వాన్ అగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వా ఆశాదీద్యా విభాహి ఊర్జన్మాధే ద్విపదే చతుష్పదే అర్కశ్చక్షుస్తదసౌ సూర్యస్తదయమగ్ని సంప్రయ పశుభిర్భవతే యత్తే శుక్రశుక్రం వర్చః శుక్రార్ణోః శుక్రం జ్యోతిరజస్రం తేన మేదీతి తేన ద్వాదధే అగ్నినాగ్నే బ్రహ్మణ ఆనశే వ్యానశే సర్వమాజవ్యానశే ఏతే అగ్నే శివే తనువౌ విరాక్ష స్వరాక్ష ప్రేమా విశతాం తేమా జన్మతాం ఏతే అగ్నే శివే తనువౌ సమ్రాక్ష విభూశ్చ తేమా విశతాం తేమా జన్మతాం ఏతే అగ్నే శివే తనువౌ విభూశ్చ పరిభూశ్చ తేమా విశదాన్ తేమా జన్మతాం ఏతే అగ్నే శివే తనువౌ ప్రభవీత ప్రభూతిశ్చ తేమా విశదాన్ తేమా జన్మతాం యాస్తే అగ్నే శివాస్తనువః తాభిస్తాదధే యాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరమం గచ్ఛ ఇమేవ ఏతే లోకా అగ్నయః ఏయదవ్యావృత్తా ఆధీనేరన్నే శోచనే దుర్యజమానం ఘర్మశ్రగిదికారిభవత్యమాదధాతి వాత ప్రాణ ఇత్యన్వాహార్యవదనం అర్కశ్చక్షురిత్యాహవనీయం తేనైవైనాం యావత్తయతి తథా నశోజనం దేదమానం రథంతరమభిగానితే గార్హవత్యాధీయమానే రాథంతరో వా అయం లోకః అస్మిన్నేవైనం లోకే ప్రతిష్ఠితమాధత్తే వామదేవమభిగానితమాధీయమానే అంతరిక్షం వై వామదేవ్యం అంతరిక్షదేవైనం ప్రతిష్ఠితమాధత్తే అథో శాంతిర్వై వామదేవ్యం శాంతమేవైనం వశవ్యముద్ధరతే బృహదభిగాయతాహమనీయాధీయమానే వారిహతో వా అసౌ లోకః అముష్మిన్నేవైనం లోకే ప్రతిష్ఠితమాధత్తే ప్రజాపతిరగ్నిమసజత స్వశ్వారోభూత్వాపరాంగైత్ సంవారవంతీయేనావారయత తద్వారవంతీయస్య వారవంతీయత్వం శైతేన శేతి అకురుత తచ్చైతస్య శైతత్వం యద్వారవంతీయమభిగాయతే వారిత్వైవైనం ప్రతిష్ఠితమాధత్తే శైతేన శేతీకురుతే ధర్మశ్చరగిదిగారిభవత్యమాదధాతి సశీర్షాణమేవైనమాధత్తే ఉపైనముత్తరో యజ్ఞోనమతి రుద్రో వా ఏషి సాధీయమానేశ్వరో యజమానస్ పశూనైకంసి సంప్రయ పశుభిర్భవతిత్యాహ పశుభిరేవైనకం సంప్రియం కరోతి పశూనామహికుంసాయై ఛర్ద్యస్తోకాయతనగారిచ్చేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే బాలప్రాణైత్యన్వాహార్యవచనం సప్రాణమేవైనమాధత్తే స్వదితంతోకాయతనగారిపుతుం ప్రచేత్యాహ అన్నమేవాస్మై స్వదయతి ప్రాజీవన ప్రతిసంప్రేషి విద్వానిత్యాహ విభక్తిరేవైన యోస్సా అథో నానావీర్యావేవైనౌ కురుతే ఊర్జన్నోధేహి ద్విపదే దుష్పదైత్యాహ ఆశిషమేవైతామాశాస్తే అర్కశ్చక్షురిత్యాహ వనీయం అర్కో వై దేవానామన్నం అన్నమేవావరుంధే ఏనమేదీదిహీత్యాహ సమింధ్యగేవైనం ఆనశే వ్యానశైతి త్రిలింగయతి తేరిమే లోకాః ఏష్వేవైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే తత్తథాన కార్యం వీంగితమప్రతిష్ఠితమాదధీత ఉద్ధృత్యైవాధాయాభిమంత్రియః అవీంగితమేవైనం ప్రతిష్ఠితమాధత్తే విరాచ్య స్వరాచయాస్తే అగ్నేశివాస్తనువస్తాభిస్వాదశైత్యాహ ఏతావా అగ్నే శివాస్తనువః తాభిరేవైనకం సమర్థయతి యాస్తే అగ్నే ఘోరాస్తనువస్తాభిరమం గచ్చేతి బ్రూయాద్యం విశ్వాద్ తాభిరేవైనం పరాభావయతి శమీగర్భాదగ్నిం మంథతి ఏషావా అగ్నేర్యజ్ఞాతనోః తామేవాస్మై జనయతి అతిపుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనమపజత్ తస్యాముచ్చేషణమదతో తత్ప్రాశ్నాన్ సారేతో ధత్త తస్యే ధాతాచార్యమాచార్యాలేతాం సా ద్వితీయమపజత్ తస్యాముచ్చేషణమదతో తత్ప్రాశ్నాన్ సారేతో ధత్త తస్యే మిత్రస్య వరుణశ్చాజాలేతాం సా తృతీయమపజత్ తస్యాముచ్చేషణమదనుః సారేతో ధత్త తస్యాగుంజస్య భగశ్చాజాయేత సా చతుర్థమపజత్ తస్యాముచ్చేషణమదనుః సారేతో ధత్త తస్యా ఇంద్రస్య విమస్వాగిశ్చాజాయేత బ్రహ్మోదనం పజతి ఏతదేవ తద్దధాతి ప్రాష్టంతి బ్రాహ్మణోదనం యదాజ్ఞముచ్ఛిష్యతే తేన సమిధోర్భ్యజ్ఞాదధాతి ఉచ్ఛేషణాద్వాదితీరేతో ధత్త ఉచ్ఛేషణాదేవ తద్రేతో ధత్తే అస్థివా ఏతదే యత్సమిధః ఏతద్రేతః యదాజ్ఞం యదాజ్ఞేన సమిధోర్భ్యజ్ఞాదధాతి అస్థేవ తద్రేతసి దధాతి తిస్రాదధాతి మిథునత్వాయ యదేర్భవంతి ప్రజాపజనాయజ్ఞముఖేన సంవితాః యదేర్భవంతి యజ్ఞమరుషా సంవితాః యదేర్భవంతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంవితాః ఆర్ద్రా భవంతి ఆర్ద్రమి బహిరేతశిక్షతే చిత్రయస్యాశ్వత్థస్యాదధాతి చిత్రమేవ భవతి ఘనవతిభిరాదధాతి ఏతద్వా అగ్నేః ప్రియం ధామ యద్ఘతం ప్రియేనైవైనంధాం నాసమర్థయతి అథో మేజసా గాయత్రీభిర్బ్రాహ్మణస్యాదధ్యాత్ గాయత్రిఛందావై బ్రాహ్మణః స్వస్య ఛందసః ప్రత్యయనస్తాయ త్రిష్టుగ్భిరాజన్యస్య త్రిష్టుఛందావైరాజన్యః స్వస్య ఛందసః ప్రత్యయనస్తాయ జగదీభిర్వైశ్యస్య జగదీఛందావై వైశ్యః స్వస్య ఛందసః ప్రత్యయనస్తాయ తగం సంవత్సరం గోపాలేత్ సంవత్సరగం విరేతో హితం వర్ధతే యద్దేనగం సంవత్సరేణోపణమేత్ సమిధ పునరారధ్యాత్ ఏతదేవ తద్ధిరం వర్ధమానమేతి నమాగం సమశ్నీయాత్ నశ్రియముపేయాత్ యన్మాగం సమశ్నీయాత్ యత్స్త్రియముపేయాత్ నిర్వీర్య స్యాత్ నైనమగ్నిరుపణమేత్ స్వాధాస్యమానో బ్రహ్మోదనం పచతి ఆదిత్యా వా ఇద ఉత్తమా స్వర్గం లోకమాయన్ దేవా ఇదోయంతం ప్రతిపదంతే ఏతే ఖలు వావాదిత్యాః యద్బ్రాహ్మణాః తైరేవ సంతం గచ్చతి నైనం ప్రతిలగంతే బ్రహ్మవాదినో వదంతి వాదః అగ్నిః కార్యః యోస్మై ప్రజాం పశూన్ ప్రజనయతీతి శల్కైస్తాగం రాజ్ఞమగ్నిమిన్ధీత తస్మిన్నుమగ్యుషమరణే నిష్టవేత్ యసర్షభాగవాసిదాన్యామిచ్ఛాయితి తాదృగే వదతి అబోధోహ్యభస్మాగ్నిం వంధతి సైవధాగ్నే సంతతిః తమ్ మధిత్వా ప్రాంజముద్ధరతి సంవత్సరమే వదద్రేతో హితం ప్రజనయతి అనాహితస్తస్యాగ్నిరిత్యాహుః యః సమిధో నాసాయాగ్నిమాధత్త ఇది తాః సంవత్సరే పురస్తాదాదధ్యాత్ సంవత్సరా దేవేన పునరుధ్యాధత్తే ఇది సంవత్సరేనాదధ్యాత్ ద్వాదశ్యాహం పునస్తాదాదధ్యాత్ సంవత్సర ప్రతిమా వై ద్వాదశరాత్రయః సంవత్సరమేవాస్యాహితా భవంతి ఇది ద్వాదశ్యాన్నాదధ్యాత్ రహే పునస్తాదాదధ్యాత్ ఆహితాదేవాస్య భవంతి ప్రజాపతి ప్రజా అసృజత సరిషానో మన్యత సరపోతప్యత స ఆత్మన్వేర్యమపశ్యత్ తదవర్ధత తదస్మాత్ సహ సోర్ధమసృజ్యత సా విరాటభవత్ తాన్ దేవాసురాభ్యగృహత సోబ్రవీత్ ప్రజాపతిః మమేషా దోహాయేవ యుష్మాకమితి సా తదః ప్రాచ్యుదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ అథర్వమిదం మే గోపాలేతి సా ద్వితీయముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ పర్య ప్రజాం మే గోపాలేతి సా తృతీయముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ షగ్గస్య పశూన్మే గోపాలేతి సా చతుర్థముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ సప్రసభాం మే గోపాలేతి సా పంచమముదక్రామత్ తత్ప్రజాపతిః పర్యగృహ్ణాత్ అహేముద్ధ్రియమంత్రం మే గోపాలేతి అగ్నేన వావధాతాన్వ్యక్రమత తాన్ ప్రజాపతిః పర్యగృహ్ణాత్ అసో పంక్తిమేవ పంక్తిర్వా ఏషా బ్రాహ్మణే ప్రవిష్టా తామాత్మనోధిర్మిమీతే యదగ్నిరాధీయతే తస్మాదేతావంతోగ్నయాధీయంతే పాంతం వా ఇదగం సర్వం పాంతే నైవ పాంతజ్ఞ స్పృణోతి అథర్వమిదం మే గోపాలేత్యాహ అన్నమే వేదేన స్పృణోతి తర్య ప్రజాం మే గోపాలేత్యాహ ప్రజామే వేతేన స్పృణోతి షడ్గస్య పశూన్మే గోపాలేత్యాహ పశూనే వేతేన స్పృణోతి సప్రత సభాం మే గోపాలేత్యాహ సభామే వేతేనేంద్రియజ్ఞ స్పృణోతి అహే బుద్ధియమంత్రం మే గోపాలేత్యాహ మంత్రమే వేతేన శ్రియజ్ఞ స్పృణోతి ఇదన్వాహార్యవదనేన్వాహార్యం పచంతి తేన సోస్యాభీష్ట ప్రీత యద్గారిగపత్యార్జమధిశ్రయంతి సంపత్నేః వ్యాజయంతి తేన సోస్యాభీష్ట ప్రీత గ్రాహవనీయే జుహ్వతి తేన సోస్యాభీష్ట ప్రీత యత్సభాయాం విజయంతే తేన సోస్యాభీష్ట ప్రీత యదావసేన్నగం హరంతి తేన సోస్యాభీష్ట ప్రీత తథాస్తే ప్రీతాభీష్ట ఆధీయంతే ప్రవసమేష్యన్నేవోపతిష్ఠేతైకమేకం బ్రాహ్మణాయ గృహే వాసినే బలిదాయ గృహానేతి తాదృగే వదతి పునరాగత్యోపతిష్ఠతే సా భాగేనమే వేషాంతత్ సా తదూర్ధ్వారోహత్ సా రోహిణ్యభవత్ తద్రోహిణ్యే రోహిణిత్వం రోహిణ్యామగ్నిమాదధీత స్వగే వై నయ్యో నౌ ప్రతిష్ఠితమాధత్తే నిర్ధ్నాత్యేనైనా